అగ్రేణీరగ్రేణీరిగ్రేణీ అతి స్వావేశ స్వావేశేతృణ స్వావేశు ఆవేశ ఉన్నేతృణమేతృణమిత్యుత్ నేతృణ ఏతాదధి అధిస్థాస్యసి స్థాస్యసి దేవ దేవస్వాసవిత సవితాబద్ధా బద్ధా నక్తు అనక్తు సుపిప్పలాభ్యోషజీభ్యోషజీభ్యో దివం దివమగ్రేణ అగ్రేణాస్పృక్ష అస్పృక్ష ఆంతరిక్ష ఆంతరిక్ష అంతరిక్షం మధ్యేన అప్రాథివీ పృథివీముపారేణ ఉపారేణాగ్రీ అగ్రేణీరిత్యాగ్రే ధామాని ధామానిష్మసి ఉష్మసి గమధ్యై గమధ్యైత్ర గావా గావో భూరీశంగా భూరీశంగా అయాసా భూరీ శృంగా భూరి శృంగా అయాసైత్యయాసా అత్రా వహైతత్తదూరుగాయస్ విష్ణో పురుగాయస్ విష్ణో పరమం పరమం పదం పదమవ అవధారి భారి భూరి భూరీతి భూరి కృష్ణా కర్మాణి కర్మాణి పశ్యత పశ్యతయ్రతాని వ్రతాని పస్పసే పస్పసీ పస్పసే ఇంద్రస్ ఇద్రా ఇద్రస్ సఖా సఖేతి సఖా తద్విష్ణా విష్ణా పరమం పరమం పదం పదాం సదా సదా పశ్యంతి పశ్యంతి సూరయా సూరయైతి సూరయా దివీవ చక్షు దివీవేతి దివి దివ చక్షురాతతం ఆతతమిత్యాతతం పరివీరసి పరివీరితి పరివీ అసి పరి పరి దీవీ దైవీయమిషా విశోయంతాయంతాం పరి పరీమం విమయమాన విజమానాయ రాజో మనుష్యానా దివ దివ సోను సోనురసి అేషదే ఏ పృథివ్యా పృథివ్యాన్ లోక లోక ఆరణ్య ఆరణ్యస్తే తే పశు పశురితి పశు ఉపామీరసి ఉపామీరిూప అవీ అశ్యుప ఉపదేవాన్ దేవాన్ దైవీ దైవీరమిషా మిషప్రాహు అనుషిజా ఋషిజో వన్నీతమాన్ వన్నీతమాన్ దేవ గ్రహ్ణీతమాని గ్రహ్ణీతమాన్ దేవత్వష్ట వష్టర్వసు వసూరమ రమహవ్యా హవ్యాతే తే స్వదంతాన్ స్వదంతాన్ దేవతీ దేవతీరమధ్వం రమధ్వం బృహస్పతే బృహస్పతే ధారయ ధారయా వసూని వసూన్యతస్వాహవి దేవహవి పాశేన దేవహవీరేవ హవి పాశేన ప్రతి ప్రతి ముంచామి ముంచా హర్షాతి హర్షాన్వానుష మానుషో వీరోమాభ్యా అగ్నేషోమాభ్యాం యుష్టం యుష్టన్నీ నీరోనజ్మీ వినజ్ఞభ్య అభ్యస్వా అభ్యైతేభ్యోషీభ్యోషీభ్య ప్రోక్షామి ఉక్షామ్యపా అపాం పేరు పేరుర ఇదశీ అశ్యాపా ఆవో దేవీ దేవీ సరంతు సరంతు స్వాత్రం పాత్రం చిత్సవే సద్దేవహవి దేవహవిస్తం దేవహవిరితి దేవహవి సంతే తే ప్రాణ ప్రాణో వాచేన వాచేన గచ్చతాం సమంగాని అంగాని విరత్రైరత్రైస్థం సంయజమాన యజమాన ఆశిషా ఆశిషా ఘతేన ఆశిషేరాశిషా ఘతేనాక్తౌ అక్తౌ పశుం వసంతేవతి దేవతి యజమానే యజమానే ప్రియం ఆవీశాంతరిక్షాంతరిక్షా సజో సజోర్దేవేన సజోరితి సజో దేవేన వాదేన వాదేనా అస్య హవిషా హవిషస్మనా మనాయజ యజసం సమస్య అస్య తన్వా తన్వా భవ భవ వర్షో వర్షో వర్షీయసి వర్షో వర్షో వర్షీయసి యజ్ఞే యజ్ఞపాతిపాతి యజ్ఞపాతి స్వాహా స్వాహా దేవేభ్యో దేవేభ్య స్వాహా స్వాహా మా మాహీ అహి భూ భూమ్మా మా ప్రజాపు ప్రజాపురితి ప్రజాపు నమస్తే కారానా ఆతానర్వా ఆతానేత్యా తానా అనర్వాప్రా దేహి ఘృతస్య ఘృతస్య కుల్యా కుల్యా ఉప ఉపతస్య ఋతస్య పథ్యా పథ్యా ఉప ఉపదేవీ దేవీరాప పాపశుద్ధా శుద్ధావోర్ఘం ఓర్ఘాం సుపరివిష్ట సుపరివిష్ట దేవేషు సుపరివిష్ట ఇదిషు పరివిష్ట దేవేషు వారివిష్ట సువారివిష్ట వయమ్ సుపరివిష్ట ఇదిషు వారివిష్ట వయమ్ పరివేష్టారా పరివేష్టారో భూయాస్మా పరివేష్టారీ పరివేష్టారా భూయాస్మ వాచం వాచం తే సంధామి సంధామి ప్రాణం ప్రాణం చక్షు చక్షుశ్రోత్రం శ్రోత్రం నాభి నాభి మేఘం మేఘం పాయం పాయం చరిత్రాన్ని చరిత్రాభ్యస్తే సంధామి సంధామి మనః మనస్తే తాప్యాయతాం ఆప్యాయతాం ప్యాయతాం వాక్ వాక్ ప్రాణ ప్రాణశ్చక్షు చక్షుశ్రోత్రం శ్రోత్రం యత్ యత్తే క్రూరం క్రూరం యత్ యదాస్థితం ఆస్థితం తత్ ఆస్థితమిత్యా స్థితం తత్తే తాప్యాయతాం ఆప్యాయతాం యాయతాన్ని నిస్త్యాయతాం స్త్యాయతాగ్నిశుద్ధ్యతు శుద్ధ్యదృశం సమహోభ్య అహోభ్యోషే అహోభ్యైత్య ఓషధేత్రాయస్వ రాయస్వ శుధీతే శుధీతే మా శుధీతీతే మైనం ఏనాంశీంశీ రక్షతాం రక్షతాం భాగ భాగోసి అసి నిరస్తం నిరస్తాం రక్ష నిరస్తమి హస్తం రక్ష ఇదం ఇదమహం అహాం రక్ష రక్షోహి అభిష్ఠామి తిష్టామ్యవ అవబాధే బాధే తమం అధమం తమా తమో నయామి నయామి సేన ఘతేన ద్యావా పృథివీ ద్యావా పృథివీ ప్రా ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ప్రోన్వాఖాం పూర్వాఖాం వాయో వాయోగే వాయో వాయో వే శోకానాం శోకానాం విషాణః విషాణో అగ్ని అగ్నిరాజ్య ఆజ్య వేషు వేషు స్వాహా స్వాహా స్వాహకృతే స్వాహకృతే ఊర్ధ్వనాథం స్వాహకృతే స్వాహా కృతే ఊర్ధ్వనాథం మారుతం ఊర్ధ్వనాథసమిోర్ధ్వనాథం మారుతం గచ్చతం గచ్చతమితి గచ్చతం సంతే తే మన మనోమనస మనసాసం సంప్రాణ ప్రాణ ప్రాణేన ప్రాణేన గచ్చతాం గచ్చతాగ్నిరేసీ అస్యగ్ని అగ్నిష్వా త్వా శ్రీనాతు శ్రీనాహ ఆపస్వా వాసం సమరిణన్ హరిణన్ వాత్రాజ్యై పూష్ణ ఊష్మారభ్యై రభ్యూష్మనా ఊష్మణో వ్యతిషతే వ్యతిషత్ ప్రయూతం ప్రయూతం జేషా ప్రయూతమితి ప్రయూతం జేషో ఘతం ఘతం ఘతపావాన ఘతపావాన పిబత ఘతపావాన ఇది ఘత పావాన పిబత వసాం వసాం వసా పావాన వసా పావాన పిబత వసా పావాన ఇది వసా పావాన పిబతాంతరిక్షస్య అంతరిక్షస్య హవి హవిరసి అసి స్వాహా స్వాహా దిశా దిశ ప్రదిశా ప్రదిశ ఆదిశా ప్రదిశ ఇది ప్రదిశా ఆదిశో విదిశా ఆదిశ్యా దిశా విదిశ ఉద్దిశా విదిశీ దిశా ఉద్దిశో దిగ్ఘ ఉద్దిశే దిశా దిగ్ఘస్వాహ విఘ్రైంద్ర ఐంద్ర ప్రాణ ప్రాణో అంగే అంగే అంగే అంగే విధీత అంగే అంగైత్యంగే అంగే నిధీత ఐంద్ర నిధీత ఐంద్రవో దాన దానో అంగే అంగే దానయుద్యోతి ఆన అంగే అంగేని అంగే అంగైత్యంగే అంగే నిధీతే దీఘే దేవ దేవత్వష్ట స్పష్టూరి భూరీతే సాంసం సాంసేతు సాంసమితి సంతు సలక్ష్మా సలక్ష్మాయే సలక్ష్మేతి స లక్ష్మా యద్విషూరూపం విషూరూపం భవాతి విషూరూపమితి విషు రూపం భవాతి దేవత్రా దేవత్రాయంతం దేవత్రేతి దేవ ంతమవసే అవసే సఖాయ సఖాయోను అను మాత మాత పితరా పితరో మదంతు మదంతి మదంతు సముద్రం గచ్చ గచ్చ స్వాహా స్వాహా దేవం దేవాంసరితారం సవితారంతరిక్షం అంతరిక్షం మిత్రావరుణౌ మిత్రావరుణా అహోరాత్రే అహోరాత్రే చంద్రాగ్నేసి అహోరాత్రేహోరాత్రే చంద్రాగ్నేసి ద్యావా పృథివీ ద్యావా పృథివీ సోమం ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ సోమీ యజ్ఞం విజ్ఞం నభో దివ్యం దివ్యమగ్ని అగ్ని వైశ్వానరం వైశ్వానరం మనా మనో మే మేఘాద్యక్ష యక్ష దివం దివం తే భూమ భూమో గచ్చతు గచ్చత్వంతరిక్షం అంతరిక్షం జ్యోతి జ్యోతి పృథివీ పృథివీం భస్మనా భస్మనా ప్రేణ ఆవృణ పునస్వాహా స్వాహా మా మాప అహోమా మోషధీ తో వరుణ వరుణ నో ముంచయతే యదాహు ఆహురణ వరుణేకి శపామహే శపామహే తో వరుణ వరుణ నో ముంచుమిత్రియా సుమిత్రియా సుమిత్రియాది మిత్రియాపా ఆపవోషాజయ ఓషాజయ సంతు సంతు దుర్మిత్రియా దుర్మిత్రియాస్తస్మై దుర్మిత్రియాదు మిత్రియా తస్మై సంతు సంతు యోస్మాన్ అస్మాన్ వేష్టి వేష్టియం వయం వయం విష్ణ విష్ణి విష్ణ ఇరమాప ఆపక్రాకత ప్రహతయతేహృతం ధృవితం మయి ధృవితమితి ధృవితం మయి మయి పాహం అహమభిద్రోహ అభిద్రోహయతే అభిద్రోహేద్రోహ యద్వాసే చేప ఉత ఉతృతం అనృతమిృతం హవిష్మాతీమా ఇమా ఆపా ఆపో హవిష్మాన్ హవిష్మాన్ ఆవీవాసతి ఆవీవాసతి వివాసతీకి వివాసతి హవిష్మాన్ దేవ దేవో అధ్వర అధ్వరో హవిష్మాన్ హవిష్మాను అస్సు అస్సు సూర్యా సూర్యై సూర్యా అగ్నేర్వా గోపన్నగృహస్ అపన్నగృహస్ సదసి అపన్నగృహస్పన్న గృహస్ సదసి సాధయామి సాధయామీంద్రాజ్ఞో ఇంద్రాజ్ఞాగేయీ భాగేయీస్థ భాగేయేతి భాగేయీ స మిత్రవరుణయో మిత్రవరుణయోర్విశ్వేషాదేవానాగేయీ భాగేయీస్థ భాగేయేతి భాగ దేయీ స్థేతిష్ట అమూర్యాపూర్యే సూర్యే యా సూర్య సూర్య సహ సహేతి సహ తానా నో ఇన్వంతు ఇన్వంతుధ్వరం అధ్వరమిత్యధ్వరం హృదే మనసే మనసే దివే దివే సూర్యాయ సూర్యాయోర్ధ ఊర్ధో అధ్వరం అధ్వరం దివి దివి దేవేషు దేవేషు హోత్రా హోత్రాయచ్చ యచ్చ సోమ సోమరాజన్ రాజన్ విశ్వాహా విశ్వాస్త్వం త్వం ప్రజా ప్రజా ఉపావారోహ ప్రజాది ప్రజా ఉపావారోహ విశ్వాహా ఉపావారోహేత్యోప అవారోహ విశ్వాస్వాం త్వాం ప్రజా ప్రజా ఉపావారోహంతు ప్రజాది ప్రజా ఉపావారోహంత్యోప అవారోహంతు శృణోత్వగ్ని అగ్నిస్తమిహా సమిహవం సమిహేషం ఇదా హవం మే మే శృణ్వంతు శృణ్వన్ పాపా ఆపోషణా భిషణాశ్చేవీ దేవీరి దేవీ శ్రోతాగ్రావాణ గ్రావాణో విదూషా విదూషో నయజ్ఞం యజ్ఞాం శృణోతు శృణోతు దేవ దేవస్త సభితా హవం హవం మే మే స్వాహ స్వాహేతి స్వాహా దేవీరాప ఆరోహాన్ అపాన్యపాద్యోవాహూర్ణి ఇంద్రియావాహన్మలింతామః ఇంద్రియవానితి ఇంద్రియవాహన్ మలింతామస్తం మలింతామయితే మలిన్ తామః తం దేవేభ్యః దేవేభ్యో దేవత్రా దేవత్రా దాత దేవత్రేపి దేవత్రా దాత శుక్రపేభ్యః శుక్రపేభ్యో ఏషాం శుక్రపేభ్యైతి శుక్రపేభ్యః ఏషాం భాగః భాగస్థ స్వాహా స్వాహాకారిషీ కార్షీరసి అసి సముద్రస్య సముద్రస్య త్వా క్షిత్యై అక్షిత్యాపుత్ ఉన్నయాని నయామి సమ్ సమాపాః ఆహో అద్భిః అద్భిరగ్మత అద్భిరిష్యత్ అగ్మత సమ్ సమోషధీభిః ఓషధీభిరోషధీః ఓషధీరిత్యోషధీః యమగ్నే అగ్నే పృత్సు పృత్సుమత్యం మనత్యమవాహ అవాయేషు వాయేషుయంజునా జునా జునా సయంతా సరస్వతీ సరస్వతీషా ఇషస్వాహా స్వాహేతి స్వాహా ఆదరే దదే రావా కావాసి అసి గభీరం గభీరమిమం ఇమమధ్వరం అధ్వరం కృధి హృదీంద్రాయ ఇంద్రాయ సుశూతనం సుశూతనముత్తమేన సుశూతనమితి సుశూతనం ఉత్తమేన పవినా ఉత్తమేనేత్యుత్ తమేన పవినోర్జస్వంతం ఊర్జస్వంతం మధుమంతం మధుమంతం పయస్వంతం మధుమంతమిది మధు మంతం పయస్వంతం నిగ్రాభ్యాగ్రాభ్యాగ్రాభ్యాగ్రాభ్యాశ్రుతశ్రుతర్పయత దేవశ్రుత ఇది దేవశ్రుతా తర్పయత మామనా మనో మే తర్పయత తర్పయత వాచం వాచం ప్రాణం ప్రాణం చక్షు చక్షుశ్రోత్రం శ్రోత్రమాత్మా ఆత్మానం ప్రజా ప్రజా పశూన్ ప్రజామితి ప్రజా పశూన్ గణాన్ గణాన్ గణా గణానే మేమా మావి పితృషన్ దశన్నింద్రాయ ఇంద్రాయ వసూమతే వసూమతే రుద్రవతే వసూమత ఇది వసుమతే రుద్రవత ఆదిత్యవతే రుద్రవత ఇది రుద్రవతే ఆదిత్యవతే విమాతిజ్ఞే ఆదిత్యవత ఇత్యాదిత్య వాతే అభిమాతిజ్ఞే సేనాయ అభిమాతిజ్ఞమాతి సేనాయ సోమభృతే సోమభృతే సోమభృత ఇది సోమభృతే అగ్నే రాజస్కోషదే రాజస్కోషదే రాజస్కోషద ఇది రాజస్కోష దే ఎత్తే సోమ సోమదివి దివి జ్యోతి జ్యోతి పృథివ్యాం పృథివ్యామురౌ ఉరా అంతరిక్షే అంతరిక్షే తేన తేనాస్మై అస్మై యజమానాయ యజమానాయోరు ఉరురాయే రాయే కృధి కృధ్యభి అధి రాత్రే రాత్రే మోచ మోచస్వాత్రాస్త వృత్రతురా వృత్రతురోరాహోర్త వృత్రతురైతి వృత్రతురా రాఘోర్త అమృతస్ రాఘోర్త విరాజా గోర్త అమృతస్ పత్నీ పత్నీస్తా కాయే దేవత దేవత్రేతిమయ్యం యజ్ఞం నయత నయతోపాభూతా ఉపాభూతా సోమస్ ఉపాభూతూతా సోమస్ పిబత పిబత మా మా భేర్మా మాసం సంవిక్షాజం పూర్జం దిషణే దిషణే వీయద్వీ దిషణేషణే వీయద్వీ సతీ వీయద్వీయద్వీ సతీ వీలయేషా సతీ సతీ వీలయేషామూర్జం ఊర్జం దాత్మా ఆత్మా హత హతో నోమాన సోమ ప్రాగ్ ప్రాగపాహాత్ అపాదశే ఉదరగదాగరాత్సర్వతస్వాదిశా ఇషాగాహంతు ఆగాహవంతు ద్రావంపంబ అంబలి విష్పారా పరసం సమరీ అరీర్వీలా విదామితి విదా త్వమంగా అంగప్రా ప్రశాంశిషాంశిషో దేవ దేవస్య విష్ట స విష్టవత్యం వత్యమితి వత్యం నర్త్వతి త్వదన్య అన్నో మాఘవన్ మఘవన్నస్తి మఘవన్నితి మఘవన్ అస్తి మజ్జిత మజ్జితేంద్ర ఇంద్రబ్రవీమి బ్రవీమి చే వచా వచ ఇది వచా పతయే పతయే పవస్వ పవస్వ వృష్ణా వృష్ణా ఆం శుభ్రాం ఆం శుభ్రాం తవస్థిభూత ఆం శుభ్రామిత్యాం శుభ్రాం తవస్థిభూతో దేవ లభస్థిభూత ఇది తవస్థి భూత దేవో దేవేభ్య పవస్వ పవస్వేతాం ఏకాం భాగ భాగోసి అసి మధుమతి మధుమతీరన్న మధుమతీరి మధుమతీ నైషా ఇషస్కృతి ప్రతీయతే యే సోమా సోమాదాభ్యం అదాభ్యన్నామ నామ జాగ్రే జాగ్రేది తస్మై తస్మై తే సోమా సోమ సోమాయ సోమాయ స్వాహా స్వాహా స్వాహా స్వాహోరు ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్వేణి ఏ విశ్వాంక్రేత స్వాంక్రేతోసి స్వాంక్రేతీ స్వాంక్రేత అసి విశ్వేభ్య విశ్వేభ్యేభ్యేభ్యో దీయేభ్య దీయేభ్య పార్థీలేభ్య పార్థీలేభ్యో మన మనస్వా స్వాష్టు అష్టు స్వాహా స్వాహా స్వాస్వభ స్వభవసూర్య ఆయ స్వభవీ స్వభవూర్యాయ దేభ్య స్వామరీచిభ్యరీచిభ్యో దేవ మరీచిభ్యైతి మరీచి ఏవాగ్రేషో ఆం సోజస్మై ఆం సోయిశో యస్మై ేరే తీరేత సత్యం సత్యమోపరిక్లుత ఉపరిక్లుత భంగేన ఉపరిక్లుతేపరిక్లుత భంగేన హత హోసౌ అసౌ పటే పట్ ప్రాణాయ ప్రాణాయ యానాయ యానాయ యానాయేతి ఆనాయ ఏతి ఉపయామగృహీతోసి ఉపయామగృహీతూపయామ గృహీత అస్యంత అంతర్యచ్చమవన్ మఘవన్ పాహి మఘవన్నితి మఘవన్ పాహి సోమం సోమముష్య పురుష్యరాజా అవేషా ఇషో యజస్వ యజస్వాంత అంతస్రే అంతరిక్యంతృథివీ దాని వ్యావాృథివీ దామ్యంత అంతర్దామి దామ్యురు కంతరిక్ష అంతరిక్షా సజో సజోర్దేవేణి యో దేవరై అవరై పరై పరైశ్చాంతర్యామే అంతర్యామేనాఘవన్ అంతర్యామైత్యమే మఘవన్మాదయస్వ మఘవన్మితి మఘవన్ మాదయస్వోదానాయ ఉదానాయ ఉదానాయేత్యుత్ ఆనాయ ఏషిత్వా ఆవాయో వాయో భూష వాయో ఇది వాయో భూష శుచిపా శుచిపా ఉప శుచిపా ఇది శుచిపా ఉపన సహస్రం సహస్రం రే శ్రేయుతా నియుతో విశ్వవార నియుతీ పితా విశ్వవారేతి విశ్వార ఉపోతే ఉపో ఇుకో అంధా అంధో మద్యం మద్యమయామి అయామిషే పూర్వపేయం పూర్వపేయం వాయవే పూర్వపేయమితి పూర్వ పేయం వాయవేత్తి ఇంద్రవాయు ఇమే ఇంద్రవాయు ఇది ఇంద్రవాయు ఇమే సుతా సుతా ఉప ఉప ప్రయోభి ప్రయోభిరాగతం ప్రయోభి ప్రయాభి ఆగతం గతమితి గతం ఇంద్రవో వాషంతి కుశంతి కీతి వాయవైంద్రవాయుభ్యా ఇంద్రవాయుభ్యాం త్వా ఇంద్రవాయుభ్యామితి ఇంద్రవాయుభ్యాం వైషేషోని యోని సజోషోభ్యాం సజోషోభ్యాం త్వా సజోషోభ్యామితి సజోషాభ్యాం తేజి అయం వాం వాం మిత్రవరుణా మిత్రవరుణా సుతస్తోమా సోమృతృతృతా మేత ఇహ శ్రోతం శ్రుతమవం అవమిహం మిత్రవరుణాభ్యాంతి వయంతవాగ్యేసా సవాగ్యేసో మరేమ ససవాగ్యేసై సస వాగ్యేసా మదేమహం వేమ హేన దేవాయవేన గావా గావై గావా తాం ధేను ధేను మిత్రవరుణ మిత్రవరుణ యువం యువన్నా నో విశ్వాహ విశ్వాహస్తం ఘట్టమనపస్ఫురంతీ అనపస్ఫురంతీమినప స్ఫురంతీ ఏోని యోజనృతాయుభ్యాయుభ్యాయుభ్యాయుభ్యాధుమతి మధుమతిశ్వీనా మధుమతి మధుమతి అశ్వీనా సోమృతీ సోమృతీ సోమృతీ తయజ్ఞం యజ్ఞం నిమిక్షతం నిమిక్షతమితి నిమిక్షతం అశ్విభ్యాం త్వా అశ్విభ్యామిత్రేభ్యాషతేయోని యో నిర్మాభ్యా మాధ్యేభ్యాం త్వా ప్రేషి తం ప్రత్నసా ప్రత్నసా పూర్వసా రత్నసేతి ప్రత్న పూర్వసా విశ్వసా పూర్వసేతి పూర్వ విశ్వసేమసా విశ్వసేతి విశ్వ జ్యేష్ఠతామిది స్వహాదం ప్రతీచీనం వృజనం వృజనం లోహతే లోహతే ధ్వనిమాసం ఆసుంజయంతమను అనుజాసువర్ధాసే వర్ధాసీ వర్ధాసే సంగాయోనిరత వీరత పాహి పాష్ట్యపానృష్ట అపానృష్టందా అపానృష్టపనృష్ట ఛందో దేవా దేవాస్వా శుక్రపా శుక్రపా ప్రణాయంతోష్టాధిష్టాసి అసి సువీరా సువీరో వీరాన్ సువీరైతి సువీరా వీరాన్ ప్రజనయన్ ప్రజనయన్ పరి ప్రజనయన్ ప్రజనయన్ పరీభి అభిరాయ రాయస్కోషేణ యజమానా సంజగ్మాన సంజగ్మానో ఇవా సంజగ్మాన సం జగ్మాన ఇవా పృథివ్యా పృథివ్యా శుక్ర శుక్రశుక్రసోషిత శుక్రసోషిత నిరస్త శుక్రసోషిషేతి శుక్ర సోషిత నిరస్తా నిరస్తీ వస్త్ర షండశుక్రస్ శుక్రశాధిష్టానం అధిష్టానమసి అధిష్టానమిత్యధిష్టానం అచిన్నశ్యతే దేవసోమా సోమసువీర్యస్య సువీర్యస్య రాయ సువీర్యస్యేతి సువీర్యస్య రాజస్కోషస్య కోషస్య దధికారా దధికారశ్యామ శ్యామేతి శ్యామ ప్రథమాసగ్గస్కృతి సగ్గస్కృతి విశ్వవాహారా విశ్వవాహారాస విశ్వవారేతి విశ్వవాహారా స ప్రథమ ప్రథమో వరుణ వరుణో మిత్ర మిత్రో అగ్ని అగ్నిరిత్యగ్ని స ప్రథమ ప్రథమో బృహస్పతి బృహస్పతి చికిత్వాన్ చికిత్వాగ్రస్తస్మై తస్మాచింద్రాయ ఇంద్రాయ సుఖం సుతమాయోహోత ఆయోహోత యోత స్వాహా స్వాహేతి స్వాహా కృంబంతుోత్రామధో మధోర్యతిష్టం సృష్టాం సుభృతం సృష్టమితి ఇష్టం సుభృతయ్యే సుభృతమితి సుభృతం యత్స్వాహా స్వాహేతి స్వాహా అయం వేన వేన స్తోదయత్ చోదయత్ కృష్ణీగర్భా జ్యోతిర్జరాయు కృష్ణీగర్భాది కృష్ణీగర్భాజరాజూరజోతిజరాయు జ్యోతి జరాయు రజాతో విమానే విమానీ విమానే హిమపా అపాద్వే సంగమే సంగమే సూర్యస్ సంగమతి సంగమే సూర్యశిషం నిప్రా విప్రా మతి మతిహంతి మతిహేతి మతిహంతి మత్య మత్వా మనోనా నేషు ఏషు అవాలేషు తిగ్మం తిగ్మం విపాహ విపశ్యా సత్యావనుఖ మనసో ద్రవంత ద్రవంతేతి ద్రవంత ఆయ సల్యాభిృణ కవిణ్ణోస్వినృణ్ణ అశ్రీణీత ఆశ్రీణీత ఆదిశం గభస్తౌ ఆదిశమిత్యా దిశం గభస్తాయితి గభస్తౌ తేజోనీ యోని ప్రజా ప్రజా పాహి ప్రజాయితి ప్రజా పాహ్యపామృష్ట అపామృష్టో వర్తాః అపామృష్టైత్యప మృష్ట మర్తో దేవాః దేవాస్వాహ మంచిపా ప్ర మంచిపా ఇది మంచి ప్రణయంతో నయంత్రనాధిష్టా అనాధిష్టాసి అతి సుప్రజా సుప్రజా ప్రజా సుప్రజా ఇది సుప్రజా ప్రజాప్రజనయన్ ప్రజా ప్రజా ప్రజనయన్ పరి ప్రజనయన్ని ప్రజనయన్ పరీ ఇష్యభి అభిరాజ రాజోషేణ కోషేణ యజమానం యజమానా సంజగ్మాన సంజగ్మానో దివా సంజగ్మాన సంజగ్మాన దివా పృథింజా పృథివ్యా మంత్రీ మంత్రీ మంత్రిశోషిష మంత్రిశోషిష నిరస్త మంత్రిశోషిషేషి మంత్రీ శోషిష నిరస్తో మత్కా నిరస్తని అస్త మత్కో మంత్రిన మంత్రినో అధిష్టాన్ అధిష్టానమసి అధిష్టానమిత్యసి సాన్ అసీత్యసి ఏవాస ఏవాసో గిరి దివ్యేకాదశ ఏకాదశస్థా తపేషిమసి అధ్యేకాదశ ఏకాదశస్థా సేతిష్టా అప్సుక్షితో మహిమా అప్సుక్షితైత్యప్సుక్షితా మహిళైకాదశ ఏకాదశస్థా సతే దేవాసో యజ్ఞం యజ్ఞమిమం ఇమం జ్యోషధ్వం జుషధ్వమితి జుషధ్వం ఆగ్రయమోసి అతిస్వాగ్రయణ స్వాగ్రయణ పాయి స్వాగ్రయణు ఆగ్రయణ పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞపాతి యజ్ఞపాతి విష్ణో యజ్ఞపతిమితి యజ్ఞపతి విష్ణుస్వాంద్రియేణ ఇంద్రియేణ పాతు పాతు విష్ణు విష్ణుం త్వం త్వం పాహి పాహ్యభి అభిసవర్ణాని సవర్ణాని పాహి పాహి సోమా సోమ పవతే పవతే సోమా సోమ పవతే పవతే అస్మై అస్మై బ్రహ్మణే బ్రహ్మణే క్షత్రాయ క్షత్రాయ సంవతే సంవతే యజమానాయ యజమానాయేషే ఇషూర్జే పూర్జే అగ్రవోషీభ్య అధ్రీష్యతేభ్య ఓషీభ్యోద్యాభ్యా వ్యాపృథివీభ్యాగ్నిశుభూతాయ సుభూతాయ బ్రహ్మవర్చసాయ సుభూతాయేషి భూతాయ బ్రహ్మవర్చసాయ భవతే బ్రహ్మవర్చసాయేషి బ్రహ్మ వర్చసాయ భవతే విశ్వేభ్యేభ్యేభ్యేషే యోనిర్విశ్వేభ్య విశ్వేభ్యస్వాదేభ్యేభ్యేభ్య